జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, శ్రీమద్ రామాయణం. రామచంద్రస్వామి దానాలు చేశాడు. దత్వాత్ సహ వైదేహ్యా బ్రాహ్మణేభ్యో ధనం బహు. జగ్మతు పితరం ద్రష్టుం సీతయా సహ రాఘవౌ. అలా వైదేహి సీతామహాదేవితో కూడి బ్రాహ్మణులకు బహుధనాన్ని ఇచ్చి తండ్రి భవనానికి బయలుదేరాడు సీతాదేవితో కూడా కూడి. తతో గృహీతే దుష్ప్రేక్షేతు అశోభేతాం తదాయుధే మాలాదామభిరాబద్ధే సీతయా సమలంకృతే. అలా రాముని రూప సౌందర్యం ఇనుమడించింది, చూడశక్యం కాకుండా ఉంది. రాజమార్గంలో జనాలు గుంపులు గుంపులుగా చేరారు. ఎక్కడా చోటు దొరకనటువంటి వారు దేవాలయాల మీద, ధనికుల మేడల మీద, ఏడంతస్తుల ప్రాసాదాల మీద కూడా ఎక్కి చూస్తూ ఉన్నారు. ఆరుహ్య తస్మాత్ ప్రాసాదాన్ దీనాహ పశ్యంతి రాఘవం. వాళ్ళు అలా చూస్తూ అనేక విధాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు వారిలో వారు. ఏమిటంటే, పూర్వం రాముడు వస్తూ ఉంటే వెంట చతురంగ బలాలు అనుసరించి వస్తూ ఉండేవి. ఈనాడు సీతాలక్ష్మణులతో కూడి ఆయన ఒంటరిగా పోతూ ఉన్నాడు. ఏమిటిది విచిత్రం? రాముడు ఐశ్వర్య సుఖాలంటే తెలిసినవాడు, కోరిన వారికి కోరినది ఇచ్చి సంతోషపెట్టేటటువంటి వాడు, అట్లాంటి వాడు, ధర్మాచరణ కలిగినటువంటి వాడు. అందుకే ఆయన తండ్రిని నచేచ్ఛత్ ఏవ అనృతం కర్తుం పితరం ధర్మగౌరవాత్. ధర్మము ఆ గౌరవాన్ని పాటించి తండ్రిని అసత్యవాదిని చేయకూడదు అనుకున్నాడు రాముడు. అనుకుని ఇలా బయలుదేరుతూ ఉన్నాడే అడవులకి అని చెప్పుకుంటూ ఉన్నారు. ఇంకా అంటూ ఉన్నారు, యా నశక్యా పురాద్రష్టుం భూతైరాకాశగైరపి తామజ్య సీతాం పశ్యంతి రాజమార్గగత జనాః. యా ఎవరిని ఇదివరకు ఆకాశంలో ఉన్నవాళ్ళు కూడా చూడటానికి వీలు లేనటువంటి స్థితిలో ఉండేది. అంటే పల్లకీలు మేనాలు వాటి ముసుగులు వేసేసి బయటికి వస్తే అలా ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్ళేటప్పుడు సీతమ్మ అలా వెళుతూ ఉండేది. కానీ ఇప్పుడు అందరూ చూసేటట్లుగా కాలి నడకతో బయలుదేరి వెళ్తూ ఉన్నదే. ఏమిటిది విధి వైపరీత్యం? ఆమె ముఖం వాడిపోతూ ఉంది. ఎండకన్ను ఎరుగనటువంటి అసూర్యం పశ్య ఆ తల్లి ఇలా చేసినాడు అని అంటే దశరథునికి ఏదో పిచ్చి పెట్టినట్టుంది. లేకపోతే అసలు ఏం పనులు ఇవి? ఇట్లాంటి కొడుకుని అడవులకు పంపిస్తాడా? అహింస, దయ, అనుష్ఠానశీలముతో కూడినటువంటి శాస్త్ర విజ్ఞానము, శాస్త్ర విజ్ఞానము, సత్స్వభావము, ఇంద్రియ నిగ్రహము, చిత్త ప్రశాంతి, ఈ ఆరు గుణములు కలిగినటువంటి వాడు రాముడు. ఆదృశంశం అనుక్రోశ, శృతం, శీలం, దమః, శమః, రాఘవం శోభయంతి ఏతే షడ్గుణాః పురుషోత్తమం. ఈ ఆరు గుణాలు కలిగినటువంటి వాడు పురుషోత్తముడు. ఆ గుణములతో పురుషోత్తముడయ్యాడు రాముడు. మర్యాద పురుషోత్తముడు, వాటి హద్దులు దాటనటువంటి వాడు. మర్యాద అంటే హద్దు అని అర్థం. ఒకటి, మర్యాద మనం మామూలుగా గౌరవము అని వాడుతూ ఉంటాం, అది కూడా అంతే. అంటే ఆ భావార్థం వచ్చేటప్పటికీ అలా వస్తుంది. మర్యాద అంటే హద్దు, ఆ హద్దు దాటనటువంటి వాడు రాముడు. మరి ఈ ఆరు గుణాలు ఉండాలి ప్రతి వ్యక్తిలోనూ. అహింస, ఆదృశ్యంశ్యం అంటే అహింస, కాఠిన్యం పనికిరానిది. అనుక్రోశ అంటే దయ. ఇక శృతం, శీలం, శృతం అంటే శాస్త్ర విజ్ఞానము. శృతం అంటే వినడం, శాస్త్రాన్ని వినడం. మరి ఆ రోజుల్లో చదవటం కాదు, శాస్త్రాలు అన్నీ వినటం. అంటే గ్రంథాలు మరి ఇలా ఉండేవి కాదు, కనుక చెబుతూ ఉంటే వినేవారు విని అర్థం చేసుకునేవారు. ఇప్పుడు చదివి కూడా అర్థం చేసుకోలేరు, పుస్తకం ఉన్నా కూడా అర్థం చేసుకోలేని స్థితి ఈనాడు పట్టింది. మరి ఆనాటికి అలా ఉండేది. శాస్త్రజ్ఞానమంతా కూడా అనుష్ఠానము, వినటమే కాదు అనుష్ఠానము, దానిలో అంటే చెయ్యడము, ఆ చెప్పినవన్నీ కూడా చేయటం. ఇక శీలము, శీలము అంటే మంచి నడవడిక, మంచి స్వభావము. దమః శమః, ఇంద్రియ నిగ్రహము. శమము అని అంటే చిత్త శాంతి, అంతరింద్రియ నిగ్రహం. ఇవి ఆరు షడ్గుణములు. ఈ ఆరు గుణాలు ఉన్నటువంటి వాడు ఎవడైనా పురుషోత్తముడే అవుతాడు. కనుక ఈ ఆరు గుణాలు కూడా కలిగినటువంటి వాడు రాముడు, పూర్తిగా కలిగినటువంటి వాడు రాముడు, పుష్కలంగా ఉన్నటువంటి వాడు రాముడు. మరి ఇటువంటి రాముడిని బయటికి పంపిస్తూ ఉన్నాడు, ఆయనకి కష్టం కల్పిస్తూ ఉన్నాడు, అడవులకు పోతూ ఉన్నాడు అని అంటే పురజనులంతా కూడా ఔదకానీవ సత్వాన్ని గ్రీష్మే సలిల సంక్షయాత్, ఏమైపోతూ ఉన్నారు ఈ ప్రజలంటే, ఔదకములు అంటే ఉదకములో ఉండేటటువంటి సత్వములు, ఇది చేపలు మొదలైనవి వేసవికాలంలో ఎండిపోతే చెరువులు గిలగిలగిలా కొట్టుకుంటూ ఉంటాయి, ఆ స్థితిలో ఉన్నది ఈ ప్రజల పని అంటూ ఉన్నాడు వాల్మీకి. మరి ఉపమానము చాలా గొప్పగా మరి చెప్తూ ఉంటాడు కదా ఆయన, అంత గొప్ప ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు. అలా పీడింపబడ్డారు ఈ ప్రజలంతా కూడా, శోకిస్తూ ఉన్నారు. ఇక రాముడిక ధర్మమే మూలం, ధర్మమూలంగా ప్రకాశించేటటువంటి వాడు రాముడు, ధర్మసారము రాముడు. అటువంటి రాముడికి ఇట్లాంటి స్థితి ఏమిటిది? మరి ఆ రాముడే ఇలా అయితే ఆ ధర్మ మూలము అయినటువంటి వేరు లాంటి వాడు చెట్టుకి వేరే కళ ఇచ్చేటటువంటిది, ఆ వేరే వాడిపోతే చెట్టు ఏమవుతుంది? మొత్తం వాడిపోతుంది, ఫలాలు పుష్పాలు ఆకులు కొమ్మలు రెమ్మలు మొత్తం వాడిపోతాయి. అలా అయిపోయింది అయోధ్యలో వారి పని అంతా కూడా. వారంతా అనుకుంటున్నారు ఇట్లా, ఇక మేమంతా మరి ఏం చేయాలి? తే లక్ష్మణ ఇవ క్షిప్రం సపత్నియ సహబాంధవాహ గచ్చంత మనుగచ్చాము ఏన గచ్చతి రాఘవ. రాముని అనుసరించి వెళ్ళాలి మనమందరమీ కూడా. లక్ష్మణస్వామి వెళ్ళినట్లుగా మనమందరమీ కూడా మొత్తం అందరమీ రాముడి వెంట వెళ్ళిపోదాం. ఆయన ఎక్కడ ఉంటే అక్కడికే పోతాము. ఉన్మాదాన్ని ఉద్యానాన్ని పరిత్యజ్య అక్షేత్రాన్ని చ గృహాన్ని చ ఏక దుఃఖ సుఖారామం అనుగచ్చామా ధార్మిక. మనకి తోటలు దొడ్లు పొర్రెలు తొర్రెలు ఎందుకు ఇవన్నీ వదిలేసి రాముడు ఎక్కడుంటే అక్కడికే మనం వెళ్ళిపోదాం. ఇక ఏం మిగులుతుంది ఇక్కడ? సముద్రుతాన్ని సముద్రుత నిధానాన్ని పరిధ్వస్తాజిరాణి చ ఉపాత్త ధనధాన్యాన్ని హృతసారాన్ని సర్వశః రజసా భవ్యకీర్ణాన్ని పరిత్యక్తాన్ని దైవతై మోషకై పరిధావద్భి ఉద్భిలైరావృతాని చ అపేతో ఉదక ధూమాని హీన సమ్మర్జనాని చ ప్రణష్ట బలికర్మ ఇజ్యా మంత్ర హోమ జపాని చ. ఇక ఏమవ్వాలి అని అంటే ఇక ఇది ఎలా ఉంటుంది? కైకేయీ ప్రతిపద్యతాం, కైకేయికి వదిలిపెట్టేద్దాంలే, మనమంతా వెళ్ళిపోతే ఏమవుతుంది? మన గృహదేవతలు వాళ్ళు వెళ్ళిపోతారు, మరి ఆశయాలు లేవు కదా ఇక్కడ ఆశ్రయాలు, వాళ్ళు వెళ్ళిపోతారు, దుమ్ము కొట్టుకుపోతుంది అయోధ్య అంతా కూడా, యాగాలు ఉండవు, మంత్రపఠనాలు ఉండవు, అగ్ని వేదికలు అన్నీ పోతాయి, ఎలుకలు పిల్లులు తిరుగుతూ ఉంటాయి చందరవందరగా. ఈ నగరము కైకేయికి స్వాగతం పలుకుతుంది, అనుభవించని ఆ కైకేయిని అనుభవించని ఈ నగరాన్ని. అలాగే ఇక మనం వస్తున్నామంటే అడవుల్లో ఉన్నటువంటి ఏనుగులు మృగాలు ఆ చోటు విడిచి భయపడి అవి పారిపోతాయి, అప్పుడు అడవే నగరంగా మారిపోతుంది. కనుక మనము రాముని వెంట వెళ్దాం, రాముడు ఎక్కడుంటే అక్కడే మనము ఉందాం. పితుర్ని దేశేనతు ధర్మవత్సలో వన ప్రవేశే కృతబుద్ధి నిశ్చయ సరాఘవ ప్రేక్ష సుమంత్రమబ్రవీతు నివేదయ స్వగమనం నృపాయమే. ఇలా అనుకుంటూ ఉంటే ఆ మాటలన్నీ వింటూ ఉన్నాడు రాముడు. ఏమీ కూడా ఆయనలో మార్పు, అయ్యో ఇలా అనుకుంటూ ఉన్నారే, మనకి ఈ స్థితి పట్టిందా? కొందరికి ఎదుట వాళ్ళు అలా అంటూ ఉంటే వీళ్ళు మారిపోతారు. నిజమే, ఇదేమిటి మనకి ఈ దశ పట్టిందేమిటి అనుకుంటూ ఉంటారు. ఇదిగో ఇలాంటి స్థితిలో జనము లోకమంతా కూడా ఇట్లాగే అయిపోతూ ఉంటుంది. తమ వంతుకి తమకి ధైర్యంగా ఉన్నప్పటికీ ఎవరన్నా సరే వచ్చి అయ్యో ఇదేమిటి, ఈ స్థితి ఏమిటి, ఇట్లా ఏమిటి, నువ్వు ఎన్ని చెబితే మాత్రం ఏమిటి, నీ కష్టము ఇది నీ ముఖంలో కనపడుతుంటే అన్నారా బేరమనేస్తారు. ఆ స్థితి రాముని వద్ద లేదు. లోకం ఇలాంటిదే మరి, ఇలా అనుకుంటూ ఉన్నది నిజమే లోకం, కానీ రాముని వద్ద ఏమాత్రము కూడా దీన స్థితి లేదు. వనప్రవేశే కృత బుద్ధి నిశ్చయ, వనప్రవేశం చేయటానికి నిశ్చయించుకున్నాడు ఆయన. పితుర్నిదేశేనతు ధర్మవత్సల, ధర్మమునందు ఉన్నటువంటి ప్రీతి ఆయనకు, ధర్మవత్సలుడు. అది పితుర్నిదేశము, తండ్రి ఆజ్ఞ కనుక వెళ్ళాలి అని చెప్పి తండ్రి దగ్గరకు వచ్చాడు భవనానికి. అక్కడ సుమంత్రుడు ఉన్నాడు. ఆ సుమంత్రుడికి చెప్పాడు, మా నాన్నగారికి చెప్పవయ్యా, ఇలా మేము సిద్ధమై వచ్చాము, మా తండ్రి గారికి చెప్పు, మేము అరణ్యాలకు వెళ్ళటానికి సిద్ధమై బయలుదేరి వచ్చాము అని చెప్పు అన్నాడు ఆయన. ఇది శ్రీమద్ రామాయణి వాల్మీకియే ఆది అయోధ్యాక ఆది కావ్యే అయోధ్యాకాండే త్రయస్త్రింశత్ సర్గః. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.